పదహారు. ఈ జీవన్ముక్తి. ఇదంతా ప్రారబ్ధశేషం వల్ల వచ్చే జన్మ పరంపర. ప్రస్తుతం మాత్రం ఆ వ్యాసుడుగాని మేముగాని జీవన్ముక్తులమై జీవిస్తున్నాం. మాకు పరిపూర్ణమైన పరమాత్మ విజ్ఞానం కలిగింది కనుక మాకు ఈ సంసారబంధాల వల్ల భయంగాని దుహకంగాని అహంకార మమకారాలు గాని ఎంత మాత్రమూ లేవు. ఎడారిలో దూరంగా కనిపించేది నది కాదని ఎండమావని నిశ్చయమైనాక దానిమీద మోహం ఇంకా ఐసర్ ఇరవే. ఉండమన్నా ఉండదు కదా, కంటికి కనిపిస్తూనే ఉంటుంది, అయినా బాధ ఉండదు. జీవన్ముక్తుల స్థితి కూడా అటువంటిదే. శ్రీరామ, మాకిప్పుడు మాయావరణం తొలగిపోయి పరిపూర్ణమైన స్వస్వరూప దర్శనం జరుగుతూ ఉంది. కాని ఇంతకు పూర్వం మేము చాలా తీవ్రమైన యోగ సాధనలు చేసి ఉన్నాం. ఆ యోగఫలం వల్ల మాకు కొన్ని అధికారిక శరీరాలు ఇంతకు ముందే సిద్ధించి ఉన్నాయి. కనుక అవి ఇప్పుడు పొమ్మన్నా పోవు, పొమ్మనవలసిన పని లేదు. ఒక ఉదాహరణ చెబుతా విను. నువ్వు మంచి విలుకాడివే కదా, బాణాలు నేర్పుగా వేగలవాడనే గదా. చిటారు కొమ్మన ఒక పక్షి కూర్చొని ఉంది. ఆ పక్షిని కొట్టాలని నువ్వు ఒక బాణం వేశావు. నీ బాణం వెళ్ళి ఆ పక్షికి తగిలింది. పక్షిగొంతులో నీ బాణం గుచ్చుకున్న తక్షణమే నీ బాణం ఆగిపోతుందా? ఆ పక్షితో సహా ఆ బాణం ఇంకా కొంచెం ముందుకు పోతుంది. ఓ బాణమా, పక్షి మెడలో గుచ్చుకోవడం కోసం నిన్ను వేశాను, ఆ పని పూర్తి అయిపోయింది కదా. అనవసరంగా ఇంకా ముందుకు సాగి ఎందుకు శ్రమపడతావు అని నువ్వు ఆ బాణానికి బోధించావనుకో, ఆ బాణానికి అర్థమవుతుందా? ఆగుతుందా? అర్థము కాదు, ఆగనో ఆగదు. ఎందుకంటే అది జడం. జడవస్తువు సొంతంగా పని చెయ్యనూ చెయ్యలేదు, ఆగిపోనూ లేదు. నిజానికి ఒక జడవస్తువు ఎప్పుడూ స్తబ్ధంగానే పడి ఉంటుంది. ఒక సచేతనమైన జీవిలోంచి కొంత చైతన్యం దీనిలోకి ప్రవేశిస్తే ఆ చైతన్యం ఉన్నంత వరకు ఇది అట్లా సాగిపోతూనే ఉంటుంది. అది జడవస్తువు యొక్క స్వభావం. పాఠకులకు ఇక్కడ ఒక చిన్న మనవి. ఈనాటి విజ్ఞాన శాస్త్రంలో న్యూటన్స్ లాస్ అని మూడు సూత్రాలున్నాయి. వాటిలో మొదటి సూత్రమేమని చెబుతోందంటే, ఏదైనా ఒక పదార్థం కదులుతూనే ఉంటే అలాగే కదులుతూ ఉంటుంది, స్తబ్ధంగా ఉంటే అలాగే స్తబ్ధంగానే ఉంటుంది. దాని యొక్క పరిస్థితిని మార్చాలంటే దానికంటే వెలుపల నుంచి వచ్చిన ఏదైనా ఒక శక్తి దానిమీదకి వచ్చి పడితేనే ఆ పని జరుగుతుంది. అంటే కదులుతూ ఉన్న పదార్థాన్ని ఆపాలంటే ఇంకొక శక్తి అడ్డం పడితే ఆగుతుంది. కదలకుండా ఉన్న ఒక పదార్థం కదలాలంటే ఏదైనా ఒక బయటి శక్తి వచ్చి దానిమీద పడితేనే అది కదులుతుంది అని చెబుతోంది. ఇప్పుడు వశిష్ఠ భగవానుడు చెప్పేది కూడా ఇంచుమించు అలాంటిదేనని మనం గ్రహించాలి. న్యూటన్ సూత్రాలు భౌతిక సాన్లో చెప్పిన విషయాలు. అందుచేత ఆయన చేతనము జడము అనే పదాలు ఉపయోగించలేదు, పదార్థము శక్తి అనే పదాలు ఉపయోగించాడు. వశిష్ఠమహర్షి ఆత్మతత్వ విచారణ చేస్తున్నాడు కనుక జడము చేతనము అనే పదాలను ఉపయోగిస్తున్నాడు. పదాలలో భేదం తప్పితే విషయంలో భేదం లేదు. ఇంతకు అసలు విషయంలోకి మళ్లీ ప్రవేశిద్దాం. వశిష్ఠమహర్షి బాణం ఉదాహరణ చెబుతున్నాడు. వేసిన బాణం జడం కనుక పక్షి తలను నరికినాక కూడా ఇంకా ముందుకు పోతూనే ఉంటుంది అని చెప్పాడు. ఎప్పటిదాకా పోతుందంటే దానిలోకి ప్రవేశించిన చైతన్యాంశం క్షీణించిపోయేదాకా. అది అలా పోతూనే ఉంటుంది అని చెప్పాడు. వేటివల్ల క్షీణిస్తుందో చెప్పలేదు. న్యూటన్ గారు భూమ్యాకర్షణ, వాతరంగాల ఘర్షణ మొదలైన వేరే శక్తుల వల్ల బాణంలోని వేగశక్తి క్షీణిస్తుందని చెప్పాడు. ప్రస్తుత ప్రకరణంలో వశిష్ఠమహర్షి గారికి ఆ వివరాలు అక్కర్లేదు. అందువల్ల తమలో ఉన్న వేగం క్షీణించేవరకు బాణం ముందుకు పోతూనే ఉంటుంది అని చెప్పాడు. ఎందుకంటే జడపదార్థం యొక్క స్వభావం అలా ఉంటుంది కనుక. ఆయసర్ ఇరవే ఒక్క. ఈ ఉదాహరణ చెప్పాక వశిష్ఠమహర్షి శ్రీరాముడికి దీన్ని దారాంతికంలో అన్వయించి ఇలా చెప్పాడు. రామ, బాణం ఎలా జడమో అలాగే కర్మలు, కర్మల వల్ల వచ్చే దేహాలు కూడా జడపదార్థాలే. వాటిని ప్రయోగించే చేతనుడు వేరే ఉన్నాడు. వ్యాసుడిలాంటి జీవన్ముక్తుడి విషయంలో ఆ చేతనుడు పూర్వం యోగబలం ఉపయోగించి చాలా తీవ్రంగా చాలా ప్రయోగాలు చేశాడు. ఆ చేతనుడు అప్పట్లో ఈ యోగం ఎందుకు సాధన చేశాడు? ఎందుకంటే ఆత్మజ్ఞానం పొందాలనే ఉద్దేశ్యంతోనే చేశాడు. కాని ఆ దుర్దాలో బహు తీవ్రంగా యోగసాధన చేసేశాడు. కావాలనుకున్న ఆత్మజ్ఞానం మధ్యలో ఒక జన్మలో సిద్ధించేసింది. బాణం పిట్టగొంతులో గుచ్చుకున్న పరిస్థితి ఇది.